108 హయమేధ సమర్చిత సం భా హయమేధ సమర్చిత హయమేధేన అశ్వమేధేన సమర్చిత పూజిత పురుషత్వాది ప్రాప్యే ఇలాదిభిరిత్యర్థః ఓం హయమేధ సమర్చితాయే నమః లం వి శ్రీ మహాత్రిపురసుందరి అశ్వమేధయాగముచేత అర్చింపబడునది పురుషత్వాది ఫలప్రాప్తికై ఇలా శక్తుల చేత సేవింపబడునది గావున హయమేధ సమర్చితాయని స్తోత వీరాలగుచున్నది